పండిత గోపదేవ శాస్త్రి దర్శనాచార్య గారు ఆర్య సమాజ మందిరము హసన్పర్తి నందు దివి 13 సెప్టెంబర్ 1985 నాడు ఉపన్యసించారు. శాస్త్రి గారు తన ఉపన్యాసములో భగవత్తత్వము గురించి, భగవంతుడిచ్చిన వేద జ్ఞానం గురించి ఉద్బోధించారు. చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శన్నో మిత్రశం వరుణశన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మహాజనులారా, మనం 4-5 దినాలుగా ఇక్కడ భగవంతుని గురించి, భగవంతుడిచ్చినటువంటి వేద జ్ఞానాన్ని గురించి, భగవత్ స్వరూపాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకుని వింటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఈశ్వరతత్వాన్ని గురించే ఇంతకు పూర్వం వేదంలో ఉన్నటువంటి భగవంతుని స్వరూపం, ఉపనిషదాదుల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని కొంత చెప్పాం. వైదిక ధర్మాలలో ఆస్తిక్యం అన్నిటికంటే ముఖ్య ధర్మం. అనగా వైదికులు అనగా వేద ధర్మాల్ని అనుసరించేవాళ్ళు ముందుగా ఆస్తిక్య భావం దృఢంగా ఉంచుకోవాలి. అనగా ఈ ప్రపంచాన్ని సృష్టించి పోషించి లయం చేసే తత్వం ఉన్నదని, అది అనాది అని, అనంతమని, వ్యాపకమని, సర్వాంతర్యామని, సర్వవ్యాపకమని, అది సర్వజ్ఞమని, సర్వాధారమని, సర్వజగత్కర్త అని, ఇలా అనేక విధములుగా మనం ఈ భగవత్తత్వాన్ని గురించి తెలుసుకుని ఆ తత్వం యొక్క అస్తిత్వంలో అది ఉన్నది అనేటువంటి మాటలో మనం స్థిర బుద్ధి కలిగి శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి. దాన్ని ఆస్తిక్యం అంటారు. వేదశాస్త్రములలో ముఖ్యంగా అనేక ధర్మాలు చెప్పబడ్డాయి, వైదిక ధర్మాలు. అందులో ఇది మొదటి ధర్మం. భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించని వాడికి వేదధర్మాలకు, వేదధర్మాలను తెలుసుకోవటం కానీ వాటిని ఆచరించేటువంటి శ్రద్ధ కలగటం కానీ కుదరం. వేదధర్మాచరణములకు ముఖ్య ప్రయోజనం వేదోదితమైన, వేదంలో చెప్పబడినటువంటి భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవడమే ముఖ్య ప్రయోజనం. ఇక్కడ గీతా ప్రవచనం చేయమన్నారు నన్ను. వేదంలో చెప్పబడినటువంటి విషయాలే గీతలో ఉన్నవి కూడా నేను మీకు చెప్తూ వస్తూ ఉన్నా. ఏ భగవత్తత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడం సమస్త వేదములకు ముఖ్య తాత్పర్యమో ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని గురించి మనం రాత్రి విన్నాం. జ్ఞానం అంటే దార్శనికులు చెప్పే జ్ఞానం మామూలుగా వస్తుస్వరూపాన్ని తెలుసుకోవడం. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క స్థితిగతులను తెలుసుకోవటానికి మనం జ్ఞానం అంటాం. కానీ భగవద్గీతలో ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన పదం అర్థంలో వాడలే. తత్వశాస్త్రకారులు వాడిన అర్థం వేరు, రాత్రి మీరు విన్నటువంటి అర్థం వేరు జ్ఞాన పదానికి. ఆ జ్ఞాన పదాన్ని గురించి మనం రాత్రి చెప్పుకున్నటువంటి మాటలు భగవంతుని తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే ఓ 10-15 విషయాలు బోధించారు. అవి జ్ఞానమునకు సాధనాలు, అవన్నీ వాటినే జ్ఞాన పదంతో చెప్పారు. అనహంకారం, అహంకారం లేకుండా ఉండటం, అహింస, అదాంభిత్వం, దంభం లేకుండా ఉండటం, హింస చేయకుండా ఉండటం, అమానిత్వం అనగా తనకు మానం గౌరవం కావాలనేటువంటి భావన లేకుండా ఉండటం, ఇలాంటివి కొన్ని మనం రాత్రి విన్నాం. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం. క్షాంతి అంటే ఓర్పు, ఆర్జవం అంటే రుజుత్వం. ఆ తర్వాత ఆచార్యోపదేశిత్వం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం. వేదశాస్త్రములను చదువుకుని భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న వాడి యొక్క ఉపాసన చేసి అంటే ఆయన సమీపించి ఆయన దగ్గర జ్ఞానం సంపాదించుకోవటం. శౌచం అనగా శుచిగా ఉండటం, అంతఃశుచి, బాహ్య శుచి. శౌచం, స్థైర్యం, స్థిరత, మనస్సులో చాంచల్యం లేకుండా చేసుకోవటం. ఆత్మ వినిగ్రహ, తను తాను వశంలో ఉంచుకోవడం. ఆ తర్వాత ఇంద్రియార్థేషు వైరాగ్యం. మనం ఇంద్రియముల చేత తెలుసుకునేటువంటి మనం వాడుకునే వస్తువుల యందు వైరాగ్యం అంటే ఆసక్తి భావం లేకుండా ఉండటం. కేవలం వాటిని ఉపయోగం కొరకు, ప్రయోజనం కొరకు వాడుకుని వాని యందు అనాసక్త బుద్ధి కలిగి ఉండటం. ఇంద్రియార్థేషు వైరాగ్యం. అనహంకార, అహంకారం లేకుండా ఉండటం. ఆ తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దర్శనం. జన్మలోను జన్మించడం దుఃఖం అనుకోవాలి. ఆ తర్వాత జరా ముసలితనం దుఃఖం అనుకోవాలి. వ్యాధి దుఃఖం అది అందరికీ తెలుసు. అన్నిటికంటే మృత్యువు పెద్ద దుఃఖం. ఇవన్నీ దుఃఖకరములు అనేది గుర్తుపెట్టుకోవడం. ఆ తర్వాత అసక్తి అనభిష్వంగ వస్తువుల యందు పుత్ర దార గృహాదిషు సంతానము, భార్య, గృహములు వీని యందు ఆసక్తి లేకుండా ఉండడం. ఆ తర్వాత నిత్యంచ సమచిత్తత్వం. తాను ధర్మకార్యాచరణ చేస్తూ ఫలించినా ఫలించకున్నా మనస్సులో ఏ విధమైన వికారాలు లేకుండా ఉండటం, అది దాన్ని సమచిత్తత్వం అంట. నిత్యంచ సమచిత్తత్వం. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. తనకు ఇష్టం కలిగినప్పుడు మనం సంతోషిస్తాం, మన కోరిక నెరవేరినప్పుడు సంతోషిస్తాం, కోరిక నెరవేరకపోతే బాధపడతాం. ఈ హర్షశోకములు లేకుండా మనం చేసే కార్యాలలో ఇష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి, అనిష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ రెండు సమయములలోనూ మనస్సులో ఏ విధమైన వికారం లేకుండా ఉండటం. ఆ తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి జ్ఞానమును ఎప్పుడూ కలిగి ఉండటం, ఆ విషయాలనే ఆలోచించుకోవటం, తెలుసుకోవటం, ఇతరత్ర చింతనలు చేయకుండా ఉండటం. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానం కొరకు లోకంలో ఉండే పదార్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. వీటిని అన్నింటినీ కలిపి జ్ఞానం అనే పదంతో చెబుతున్నాడు ఈ భగవద్గీతాకర్త. కృష్ణుడు అర్జునునకు జ్ఞానం అంటే ఇది నాయనా, ఈ జ్ఞానంతోనే భగవంతుని తెలుసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి, ఈ జ్ఞానం ద్వారా తెలుసుకోదగిన వస్తువును గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతి. జ్ఞేయం ఇప్పుడు చెప్పబడినటువంటి జ్ఞానం ద్వారా, జ్ఞేయం అంటే తెలుసుకోదగినది, జ్ఞాతం యోగ్యం జ్ఞేయం, తెలుసుకోదగిన వస్తువును జ్ఞేయం అంట. సామాన్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మనకు తెలుసుకోదగినవి, తెలుసుకునేవాడు జ్ఞాత అనగా మనమందరం జ్ఞాతలం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జీవుడు అన్నమాట. ఈ జ్ఞాతకు తెలుసుకోదగినటువంటి పదార్థాలు మూడు ఉన్నాయి. ఒకటి తన శరీరం మొదలు సమస్త ప్రపంచం, ఇది తెలుసుకోదగిన వస్తువు. ఇది తెలుసుకుంటే తాను ఈ ప్రపంచ పదార్థాలను ఏవి ఎట్లా వాడుకోవాలనో, వీటి వలన ఏం ప్రయోజనం పొందాలనో, ఎంతవరకు వాటిని మనం గ్రహించాలనో అది తెలుస్తుంది. ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నందువల్ల చక్కగా బ్రతక నేరుస్తా. తర్వాత రెండవది తను తాను తెలుసుకోవాలి. ఎవడు ఈ జ్ఞాత ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడో, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, తెలియబడే వస్తువు ప్రపంచం ఒకటి. రెండవది తనను తాను తెలుసుకోవాలి, దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అంటే తను తాను తెలుసుకోవటం. ప్రపంచంలో ఉన్న వస్తువులు మూడు, ఒకటి ప్రపంచ పదార్థములు, రెండవది జీవులు, మూడవది పరమాత్మ. ఈ జీవుడు జ్ఞాత, వీడు ప్రపంచాన్ని తెలుసుకోవాలి, పరమేశ్వరుని తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి. సామాన్యంగా ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ప్రయత్నం చేసి మనం బ్రతుకుతున్నాం. ప్రపంచ పదార్థముల జ్ఞానం లేనివాడు బ్రతక నేరవాడు. ఏ వస్తువు తనకు ఉపకరిస్తుందో, ఏ వస్తువు వాడుకుంటే తనకు హాని కలుగుతుందో అవి తెలియని వాడు అజ్ఞానం చేత తనకు హాని కలిగే వస్తువులను వాడుకుని దుఃఖపడతాడు. తనకు ఉపకరించే వస్తువులను తెలుసుకోలేక బ్రతకలేకపోతాడు. అందువల్ల ప్రపంచ జ్ఞానం అవసరం. ఇది ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఈ ప్రపంచ పదార్థాలను మనం వాడుకుని సుఖంగా ఉండటానికి వీలవుతుంది. అజ్ఞానం సుఖానికి దుఃఖానికి కారణం, సుఖానికి కారణం జ్ఞానం. తెలియని వాడు పొరపాట్లు చేసి దుఃఖితుడవుతాడు, తెలిసినవాడు తప్పులు చేయక సుఖంగా బ్రతకగలుగుతాడు. అందుకని ఈ జ్ఞానం ఒకటే అవసరం, ప్రపంచ జ్ఞానం. ఆ ప్రపంచంలో మన శరీరం, మన బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ప్రాణాలు, ఆ తర్వాత మన శరీరంలో ఉండే ఇంకా ఇతర పదార్థాలు, ఈ చర్మం వరకు ఉండే ఈ పదార్థాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. శారీరక విజ్ఞానం, అప్పుడే శరీరాన్ని మనం చక్కగా ఉంచుకోగలుగుతాం. శరీర విజ్ఞానం లేనివాడు శరీరంలో ఎందుకు జబ్బు వస్తుందో తెలియదు, ఎందుకు రోగం ఎట్లా రోగం పోతుందో కూడా వాడికి తెలియదు. అందుకే ఇది అవసరం. ఈ శరీరానికి పోషణ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ప్రపంచం. ఈ ప్రపంచంలో తన పోషణకు అవసరమైన పదార్థాలు తెలుసుకోవాలి, అందుకు ప్రపంచ జ్ఞానం అవసరం. ఆ తర్వాత రెండవది తను తాను తెలుసుకోవాలి. తను తాను తెలుసుకుంటేనే కానీ పరమేశ్వరుని తెలుసుకోవడానికి వీలు లేదు. అందుకని తను తాను తెలుసుకుని తర్వాత పరమేశ్వరుని తెలుసుకోవాలి. ఇది ఉపనిషత్కారులు చెప్పేటువంటి పద్ధతి. ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ తేషాం సుఖం శాశ్వతం న ఇతరేషాం. ఆత్మస్థం ఏ అనుపశ్యంతి, ఇది ఒక చక్కని ప్రయోగం, ఉపనిషత్కారుల ప్రయోగం. ఉపనిషత్తులో పూర్ణమైన శ్లోకం ఇది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విధాతి కామాన్ తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం. జీవుడు నిత్యుడు, పరమాణువులు నిత్యములు, ఇవన్నీ నిత్య పదార్థములు. వీటన్నిటిలో ముఖ్యమైన నిత్య పదార్థం పరమేశ్వరుడు. అందుకని అతను నిత్యులలో నిత్యుడు. నిత్యం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. త్రికాలాబాధ్యత్వం నిత్యత్వం అని శాస్త్రకారులు నిత్య శబ్దాన్ని వివరించారు. ముక్కాలములలోనూ ఏది లేకుండా ఉండదో, ఎప్పుడు ఉంటుందో, మొదలు ఏ పదార్థం మూడు కాలముల్లోనూ ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన భేదం లేకుండా ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, అది దానిని నిత్యం అంటారు. ఆ తర్వాత అలాంటి నిత్య పదార్థములు పరమాణువులు నిత్యములు, దాని ప్రకృతి అని కూడా మనం అంటాం. జీవులందరూ నిత్యులు, పరమేశ్వరుడు నిత్యుడు, వీనికి ఎన్నడూ హాని కలగదు, వీని ఉనికికి భంగం ఎన్నడూ కలగదు. ఇవి నిత్య సత్యములు. ఆ విధంగా ఈ మూడు తత్వములలో నిత్యములైనటువంటి ఈ తత్వములలో నిత్యుడు పరమేశ్వరుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. అయితే ఈ నిత్య పదార్థములన్నీ జ్ఞానం కలిగినవి కావు. పరమాణువులు, ప్రకృతి, ప్రకృతి సంబంధమైన ఈ పదార్థములు ఇవన్నీ జడములు, ఇవి చేతనములు కావు. చేతనములు జీవులు పరమేశ్వరుడు. చేతనం అంటే జ్ఞానం కలిగిన తత్వం, చైతన్యం అంటే జ్ఞానం. చేతనములైనటువంటి జీవులలో అన్నిటిలో అతను చేతనుడు పరమేశ్వరుడు. ఆ తర్వాత ఏకః, అతడు ఒక్కడు పరమేశ్వరుడు. నిత్యులలో నిత్యుడు, అతడు చేతనులలో చేతనుడు. అతడు ఏకః, బహూనాం విదధాతి కామాన్, అనేకులైనటువంటి జీవుల కోరికలను అతడు తీరుస్తూ ఉంటాడు. మన కోరికలను తీర్చడానికే పరమేశ్వరుడు ఈ ప్రపంచానంతా ఈ విధంగా రచించాడు. ఇన్ని రకాల భూమి జలము అగ్నివాయువు సూర్యచంద్ర నక్షత్రాలతో కూడిన ఇన్ని అనేక విధములైనటువంటి వివిధములైన ఈ సృష్టి లేకపోతే మనమేం సామాన్యులం కాదు, మన కోరికలు కాదు లేవు. మనం కోరటంలో ఏమి ఎవరికి తీసిపో. అందుచేత మనకు అనేక విధములైన కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు తీర్చడానికి కూడా ఈ సృష్టి అనేక విధములైన సృష్టి ఉన్నది. ఏదో కొన్ని రకాల సృష్టి పెడితే మన కోరికలన్నీ నెరవేర్చడానికి వీలు ఉండదు. అందుకని ఒక్కడై ఉండి కూడా భగవంతుడు ఈ ప్రపంచాన్ని అనేక విధములుగా రచించాడు. ఎందుకు అంటే జీవుల కోరికలను తీర్చడానికి, అనగా జీవులకు ఉపకారం చేయడానికి. తనకు ఏం ప్రయోజనం లేదు, ఉపకారమే ఆయన ఉద్దేశం. ఆయన స్థితి అందులకు ఉన్నదన్నమాట. ఆ భగవంతుడే లేకపోతే ఈ జీవులు కోరగలుగుతాడు కానీ తన కోరికను తీర్చుకోవడానికి కావలసిన పదార్థాలను సృష్టించడం వాడికి చేత కాదు. ఎంత అనర్థం కలిగేదో చూడండి. అప్పుడు ఈ జీవులు ఎంత బాధపడతారు. మామూలుగా మనకు కలిగే కోరికలు నెరవేరకపోతే బాధ, కోరికలు నెరవేరితే బాధే లేవు. మనం కోరే కోరికలు కొద్దివి, అందులో కూడా కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరు. అందువల్ల మన కోరికలు అసలు నెరవేరకనే పోతే అప్పుడు మనకెంత బాధ కలుగుతుంది. అందుకని మన బాధలను తీర్చి మనకు అనేక విధములుగా ఉపకారం చేసి మన కోరికలను తీర్చడానికి పరమేశ్వరుడు ఈ సృష్టిని చేశాడు, తన కొరకు కాదు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాధాతి కామాన్, తం హా పురుషుని, ఏ ధీరులు అనుపశ్యంతి, అటువంటి పరమేశ్వరుని ధీరులు అంటే ధ్యానశీలు, బుద్ధిమంతులు అని రెండు అర్థం. ధీ అంటే బుద్ధి, ధ్యేయ చింతాయం అనే ధాతువుతో ధీ బుద్ధి ఏర్పడుతుంది. ధీ అనేది చింతార్థక వాచకం, అనగా ధ్యానశీలుడు అన్నమాట. ఇట్లా ధ్యానశీలుడైన బుద్ధిమంతులు ఆ పరమేశ్వరుని అనుపశ్యంతి, పశ్యంతి అంటే చూస్తారు. చూడటం అంటే కంటితో కాదు, జ్ఞానంతో. అది జ్ఞానంతో తెలియబడే వస్తువు, బుద్ధిగమ్యం, జ్ఞానగమ్యం అని చెప్తాం. అంచేత బుద్ధితో ఎవరు తెలుసుకుంటారో ఆ తెలుసుకోవటంలో కూడా పశ్యంతి అంటే తెలుసుకోవడం, అనుపశ్యంతి అంటే పశ్చాత్పశ్యంతి, అనగా తర్వాత తెలుసుకుంటారు. తర్వాత తెలుసుకోవటం అంటే భగవంతుని తర్వాత తెలుసుకుంటారట. అంటే అర్థం ఏమిటి, అంతకంటే ముందు ఎవరినో తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఎవరిని తెలుసుకుంటే పరమేశ్వరుని తర్వాత తెలుసుకోవడానికి వీలవుతుంది. ముందు తనను తాను తెలుసుకోవాలి, తర్వాత పరమేశ్వరుని తెలుసుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెకండ్ గాడ్ రియలైజేషన్. అంచేత భగవతత్వం తెలుసుకోదలుకున్న వాడు ముందు తనను తాను తెలుసుకోవాలి, తాను బ్రతకడానికి ప్రపంచాన్ని తెలుసుకోవాలి. ఇట్లా ప్రపంచం, తనను తెలుసుకోవటం, పరమేశ్వరుని తెలుసుకోవటం, ఈ మూడు తత్వాలను తెలుసుకునేటువంటి వాళ్ళ మనం సామాన్యులం కాదు. అట్లా ఈ తత్వాలను తెలుసుకోవడంలో ముందు తనను తెలుసుకోవాలి. అయితే ఎక్కడ తెలుసుకోవాలి ఆయన్ని? పరమేశ్వరుని గురించి మనం ఇదివరకు చెప్పుకున్న దాన్ని బట్టి పరమేశ్వరుడు అంతటా ఉంటాడు. అతడు లేని చోటు లేదు, అతడు లేని పదార్థం లేదు. అన్ని పదార్థములలో, అన్ని అణువులతో, అన్ని పరమాణువులతో, అన్నిటితోనూ సంబంధం భగవంతునికి ఉంది. అప్పుడు అతన్ని ఎక్కడ మనం తెలుసుకోవాలి అనే సంశయం కలుగుతుంది బుద్ధిమంతులకు. అందుకని ఋషులు చెప్పారు, తం ఆత్మస్థం ఆత్మని తిష్టతి ఇది ఆత్మస్థ. ఆత్మలో ఉండేవాడట వాడు, అంతటా ఉంటాడు గనక. ఆత్మ అంటే తాను, తానంటే జీవుడు. ఎవడు తెలుసుకోదలుచుకున్నాడో ఆ జీవుడు తనలో ఉన్నటువంటి పరమేశ్వరుని తెలుసుకోవాలట. అంటే అర్థం తనలోనే పరమేశ్వరుని తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే పరమేశ్వరుని అన్యత్ర తెలుసుకోవడానికి వీలు లేదంటే లేదు. ఎందుకంటే అన్యత్ర పరమేశ్వరుడు ఉంటాడు కానీ జీవుడు, జీవుడు స్వల్ప పరిమాణం కలిగిన వాడు, అణు పరిమాణం కలిగిన వాడు. అంచేత జీవుడు ఈ శరీరంలో ఎక్కడో ఒక చోట్లో ఉంటాడు, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు అంతటా ఉంటాడు కనుక అక్కడ కూడా అతనిలో కూడా ఉంటాడు. అంచేత తనలో ఉన్నటువంటి పరమేశ్వరుని తెలుసుకోవడం జీవునికి సులభం. తాను లేని చుట్టున్నటువంటి జీవుని ఎట్లా తెలుసుకుంటాడు? అది చాలా కష్టం. కష్టం కాదు, అసాధ్యం, అసంభవం. అందుకని అందరూ పరమేశ్వరుని తెలుసుకోవడానికి తనలోనే తను తెలుసుకోవాలి, పరమేశ్వరుని తెలుసుకోవాలని చెబుతారు. అందుకు తానెక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి. జీవుని ఉనికి హృదయంలో అని చెబుతారు. హృదయం అనే పదం రెండు పదాలు కలిసి హృదయం అయింది. హృత్ ఒకటి, అయం అనే పదం ఒకటి. హృది అయం ఇది హృదయం. హృత్ అంటే గుండె, మనకి ఏడ చేతి వైపున ఉంటుంది. అయం అంటే జీవుడు, వాడు హృత్తులో ఉంటాడు అంటే గుండెలో ఉంటాడు. ఈ గుండెలో ఖాళీ ప్రదేశం ఒకటి ఉంటుంది, దానికి హృదయాకాశం అని పేరు. ఆ హృదయాకాశంలో దానికి గుహ అని కూడా అంటారు, గుహ అని కూడా అంటారు. అక్కడ జీవుడు ఉంటాడు. గుండెలో అది ఒక భాగమే కానీ అది ఆకాశం కేవలం, ఖాళీ ప్రదేశం. అందులో జీవుడు ఉంటాడు. పరమేశ్వరుడు అంతటా ఉంటాడు కనుక అందులోనూ ఉంటాడు, ఆ జీవునిలో కూడా ఉంటాడు. అందుకని జీవుడు తనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడం ఇది సులభం. అందుకనే గీతలో ఒక చోట అర్జునునికి చెబుతూ, లోకంలో ఉండే పదార్థాలు మూడు, ఆ మూడులో ఒక మూడవ పదార్థం ఉన్నది నేను చెప్పాను, రాత్రి కూడా చెప్పాను నేను మీకు. అతడు జీవేశ్వరుల కంటే, ఈ జీవుని కంటే కూడా ప్రపంచానికంటే భిన్నుడు అని మనం నేర్చుకున్నాం. ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మ ఇది ఉదాహృత. వాణ్ణి పరమేశ్వరుడు అంటాడు, పరమాత్మ అంటాడని చెప్తున్నాడు అని చెబుతూ, ఈ పరమాత్మ ఏం చేస్తుంటాడంటే, భ్రామయన్ సర్వభూతాని. ఈ పరమేశ్వరుడు తాను కదలడు, సమస్త పదార్థములను, భూతములు అంటే పదార్థాలు, ఈ బ్రహ్మాండంలో ఉన్న పదార్థములన్నింటినీ భ్రామయం తిప్పుతూ ఉంటాడు. భ్రామయం సర్వభూతాన్ని అట్లా తిప్పుతూ, నీకు తెలుసుకోవాల్సిన చోట నీలో కూడా, నీలో ఎక్కడ ఉండాలో అది కూడా చెబుతున్నానని చెప్పి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. హే అర్జున, ఈశ్వరుడు అంతటా ఉండి సమస్త పదార్థములను నడుపుతూ నీ హృదయ దేశంలో నీవెక్కడున్నావో అక్కడ నీలో కూడా ఉంటాడు చెబుతున్నా. ఇట్లా మాటిమాటికి హృదయంలో ఉన్నాడని చెప్పడంలో, హృదయంలో ఉన్నాడని చెప్పడంలో, ఆత్మస్థిని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, జీవులు పరమేశ్వరుని తెలుసుకోవలసిన చోటు తాను, తన హృదయం. అన్యత్ర తెలుసుకోవడానికి వీలు లేదు. చాలా మంది ఇది తెలియక ప్రశ్నిస్తుంటారు, ఏం భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, ఉన్నాడు, గుళ్ళో లేడా ఉన్నాడు, గుళ్ళో ఉన్న విగ్రహంలో లేడా ఉన్నాడు, గోడల్లో ఉన్నాడు విగ్రహంలో ఉన్నాడు, గోడలు లేని మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో అంతటా ఉంటాడు, కనుక అతడు లేడని చెప్పడానికి ఎవరికి వీలు లేదు. ఒకసారి భగవంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామని అంగీకరించిన వాడు ఎవడు, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని ఎట్లా చెబుతాడు, ఎందుకలడు, అందు లేడని సందేహం వాడికి ఉండనే ఉండదు. అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు గనక నీలో కూడా ఉంటాడు. ఆ నీలో ఉంటాడని చెప్పడంలో నీవు అతన్ని నీలో ఉన్నవాడిని తెలుసుకోవడం సులభం అని చెప్పడం. మేము కాదు, మేము కట్టుకున్నటువంటి దేవాలయంలో, మేము పెట్టుకున్నటువంటి విగ్రహంలో, మేము పూజించి అర్చించేటువంటి విగ్రహంలోనే మేము భగవంతుని చూడదలుచుకున్నాం, తెలుసుకోదలుచుకున్నామని ఎవరన్నా అంటే అది సాధ్యం కాదని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు కానీ ఆ విగ్రహంలో నీవు లేవే, నీవు అతనిలో చేరి కదా చూడాలి, నీవి హృదయ దేశంలో ఉంటివి. అందువల్ల నీవు భగవంతుని తెలుసుకోవాలి అంటే భగవంతుడు ఉన్న చోట నీవు చేరాలి. విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు కానీ నీవు ఆ విగ్రహంలో ఎట్లా చేరతారా? అక్కడ చేరాలంటే నీవు ఇక్కడి నుంచి బయలుదేరాలి, బయలుదేరి బయటకు వచ్చి విగ్రహంలో చేరాలి. అదేమి నీకు సాధ్యమా? జీవుడు ఈ శరీరంలో నుండి హృదయంలో నుంచి బయటకు వస్తే రామ్నామ సత్ ఆయన తీసి తీసుకువెళ్ళి బంద పెడతారు, లేకపోతే తగలబెడతారు. అంటే భగవంతుడిని చూడటానికి ఎక్కడికి పోవడం మొదలు పెట్టేటప్పటికి వీడు చావాల్సి వస్తుంది. చచ్చి ఎట్లా చూస్తాడు, చూడలేడు. అందుకని వీడికి అది సాధ్యమూ కాదు. మనం ఇప్పుడు మన శరీరం నుండి మనం బయటికి పోవాలంటే మనకు సాధ్యం కాదు. ఊరి పెట్టుకోవాలి, రైలు కింద పడాలి, ఎన్ని అవస్థలు పడాలనుకున్నారు? మన ఇష్టం వచ్చినట్టు మనం హా ఇక్కడ నుంచి వదిలిపెట్టి పోదాలే పో అని తను తాను వదిలిపెట్టించుకుని పోవటానికి వీలు లేదు. అది మనకి చేతగా. అది ఎవరికి చేత అవుతుందంటే దయానందులు లాంటి మహానుభావులకు, భీష్మాచార్యులు భీష్మ పితామహులు లాంటి బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాలించినటువంటి వాళ్ళకి సాధ్యం. వాడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడు, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. ఇది మనకందరికీ సాధ్యం కాదు. అది జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం. అందుకని సామాన్య మనుషులు ముందు జీవన్ముక్తుడు కావాలి. జీవన్ముక్తుడు కావాలి అంటే పరమేశ్వరుని తనలోని తాను తెలుసుకుంటే కానీ ఆ జీవన్ముక్తి రాదు. అందుచేత పరమేశ్వరుని తెలుసుకోవాలి ముక్తుడు కావాలన్న వ్యక్తి. ముక్తుడు కావటం అంటే దుఃఖాల నుండి విడిపడటం. దుఃఖాలలో అన్నిటికంటే పెద్ద దుఃఖం మనకు మృత్యు దుఃఖం. అంతకు మించిన దుఃఖం మరొకటి లేనే లేదు. అందుకని మృత్యువును తరించడమే మన మోక్షాన్ని పొందటం అన్నమాట. మృత్యువు నుండి తప్పించుకోవటమే మోక్షాన్ని పొందటం. అందుకని వేదమంత్రం చెబుతుంది, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి న అన్యపంథ విద్యతే అయనాయ. అయనం అంటే తరణం, మోక్షం, దుఃఖముల నుండి తరించి మోక్షాన్ని ఆనందాన్ని అనుభవించటం. దానికి ఏం చేయాలి? వేదాహమేతం పురుషం మహాంతం. భగవంతునికి పురుషుడని ఒక పేరున్నది, జీవులకి పురుషుడని పేరున్నది. పురుషుడు అంటే పురంలో ఉండేవాడు అని అర్థం. పురుషేతే ఇది పురుష. పురం అంటే ఇల్లు. మనం జీవులము ఈ శరీరం అనే ఇంట్లో ఉంటాం, అందుకని జీవుడికి పురుషుడని పేరు. పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండం అనే పెద్ద పురంలో ఉంటాడు, ఆయన పురంలో ఉంటాడు, అందుకని ఆయనకి పురుషుడని పేరు. అయితే ఈ పురుషులలో భేదం ఉంది. ఆయన మహాన్ పురుషుడు. వేదాహమేతం పురుషం మహాంతం, గొప్ప పురుషుడు. బ్రహ్మాండం అంతా ఉంటాడు ఆయన, నేను ఇంత చిన్న గుండెలో ఉంటాం, కాబట్టి నీకంటే చాలా గొప్పవాడు. భగవంతుని గొప్పతనం చెప్పడానికి అణురణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే సూక్ష్మం, మహత్ కంటే ఆకాశం కంటే కూడా గొప్పవాడు. అందుకని వేదాహమేతం పురుషం మహాంతం. ఆ మహాన్ పురుషుడైనటువంటి, ఆ గొప్ప పురుషుడైనటువంటి పరమేశ్వరుని నేను తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటాను, ఎక్కడ తెలుసుకుంటాను? తమసః పరస్తాత్. అందుకొరకు తమస్సును పోగొట్టుకోవాలి. తమస్సు అంటే చీకటి. మనలో కూడా చీకటి ఉన్నది. మనలో ఉన్న చీకటికి పేరు అజ్ఞానం. ఈ ప్రపంచంలో ఉన్న చీకటి అంటే వెలుగు లేకపోవడం. వెలుగున్నంతసేపు చీకటి ఉండదు, వెలుగు లేకపోవటమే చీకటి. వెలుగు యొక్క అభావం తేజోభావ అంధకార. అగ్ని యొక్క అభావమే అంధకారం. వెలుగు లేకపోవటం చీకటి, అంతకంటే అది వేరే వస్తువేం కాదు, అది అభావాత్మకం. అందుకని దానికి తమస్ అంటారు ఆ చీకటిని. కానీ మనలో ఉన్న చీకటి ఏమిటి అంటే అజ్ఞానం అనే చీకటి. చీకటిలో ఎట్లా వస్తువులు తెలియబడవో అట్లాగే అజ్ఞానికి ప్రపంచం తెలియదు. అజ్ఞానాన్ని కూడా చీకటి అంటాం, తమస్సు అంటాం. ఈ తమస్సునకు పరస్తాత్ ఈ అజ్ఞానాన్ని దాటాలి. అజ్ఞానం ఉన్నంత వరకు పరమేశ్వరుని మనం తెలుసుకోలేము. అంటే అర్థం ఏం చేయాలి మనం? భగవద్ విజ్ఞానం సంపాదించాలి, భగవద్జ్ఞానం సంపాదించాలి. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థూల పదార్థాల నుండి సూక్ష్మ పదార్థాలను, అంతకంటే సూక్ష్మ పదార్థాలను జీవుడు వీటన్నిటికంటే సూక్ష్ముడు, తను తాను తెలుసుకున్న తర్వాత అంతకంటే సూక్ష్ముడైనటువంటి పరమేశ్వరుని తెలుసుకోవడానికి వీలవుతుంది. అందుచేత ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏ క్షణంలో నిన్ను మృంగుతుందో తెలియదు. మనమందరం మృత్యువాత పడి ఉన్నాం, వాయి అంటే నూరు, మృత్యు ముఖంలో ఉన్నాం. ఎప్పుడది మింగుతుందో తెలియదు. మనం పరమేశ్వరం తెలుసుకుంటే ఇది మన జోలికి రా, మృత్యు భయపడుతుంది. అందుకని తమేవ విదిత్వ అతి మృత్యుమేతి మృత్యుమత్యేతి అమృతత్వం ఆప్నోతి ఇత్యర్థ. మృత్యువును తరించడం అంటే అమృతత్వం, చావు లేని స్థితిని సంపాదించడం అంటే పరమేశ్వరంలో ఉండి జీవుడు ఆనందాన్ని అనుభవించడం అని ఇంకో వాటిలో చెప్పుకోవాలి. ఆ స్థితిని పొందటానికి అన్యపంథ న విద్యతే, న అన్య పంథ విద్యతే. ఈ మాటలు మీకు తెలుసు. అన్య అంటే మరి ఒక, పంథ అంటే మార్గం, నా విద్యతే లేదు. కాబట్టి మనం మోక్షప్రాప్తి పొందాలి, మృత్యువు నుండి తరించాలి, మృత్యువునకు దూరంగా ఉండాలి, మృత్యువు మన దగ్గర చేరకుండా ఉండాలి అంటే పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకోవటం ఒకటే మార్గం. చాలామంది భగవంతుని తెలుసుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయంటారు, అబద్ధం. వేదం చెబుతున్నది ఒకటే మార్గం, వీళ్ళు ఎవరు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయని. వేదం మన జ్ఞానం ప్రసాదించినటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు తన తాను తెలుసుకోవడానికి ఆయనకు మార్గం ఆయనకే తెలుసు, ఇంకొకళ్ళకి తెలియదు అసలు. అందుకని భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు లేవు, భగవద్జ్ఞానం సంపాదించడం ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు. అది తెలిసిన వాడే తను ఈ శరీరం నుండి బయటికి తీసుకోగలుగుతాడు తన ఇష్టం వచ్చినప్పుడు. అందుచేత మనం ఎప్పుడు పెడితే అప్పుడు మన శరీరం నుంచి బయటకు పోయి ఏదో చేసి మళ్ళీ దూరడం అంటే కుదరదు, బేరం అది చేత కాదు మనకు. అందుకని కొంతమంది ఈ ప్రాపంచిక దుఃఖాలు అనుభవించలేక ఊరి పెట్టుకునేవాళ్ళు ఉన్నారు, రైలు కింద పడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా రావాల్సిందే కానీ వాడు బుద్ధిపూర్వకంగా శరీరం వదిలిపెట్టుకోవడం వాడికి జాతగా. అందుకని మనం విగ్రహంలోనూ దేవాలయంలో ఉన్న విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలంటే ఈ శరీరం వదిలిపెట్టి బయటకు పోవాలి, విగ్రహంలో దూరాలి, విగ్రహంలో ఉన్నటువంటి పరమేశ్వరునితో మనకు సంబంధం కలగాలి. ఇది అసాధ్యమైన పని. అందుచేత నువ్వు భగవంతుని తెలుసుకోవడం ఎక్కడ అంటే హృది, నీ హృదయంలోని, నీ ఎక్కడున్నావో అక్కడ. అందుకు ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న వ్యక్తిని తెలుసుకోవాలి అంటే ఇల్లు ముందు తెలుసుకోవాలి. ఇల్లు తెలిసిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు సులభంగా తెలిసిపోతాడు. ఇల్లు తెలుసుకునేదాకానే కష్టం. అందుకని పరమేశ్వర సాక్షాత్కారానికి ముందు మనల్ని మనం తెలుసుకోవడానికే ప్రయత్నం పడాలి. మనల్ని తెలుసుకున్న తర్వాత ఇక భగవంతుడిని దాగడానికి వీలేదు భగవంతుడు, అందుకొరకు వేరే ప్రయత్నం చేయనక్కర్లే. అందుకని తమ్ ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం, అటువంటి వారికి శాశ్వత సుఖం, మోక్ష సుఖం అనుభవిస్తారు అని ఋషులు చెప్పారు. ఆ పదార్థాన్ని తెలుసుకోవాలి మనం. అందుకు తెలుసుకోవడానికే ఈ జ్ఞానాలు రాత్రి నేను చెప్పా, అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారం, భార్యా బిడ్డలు వీళ్ళందరూ మనకు దుఃఖదాయకులు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యులు దుఃఖం, వ్యాధులు దుఃఖం అని ఇవన్నీ దుఃఖములుగా మనం ఎంచి వాటి నుండి దూరంగా ఉండటానికి ఇవన్నీ ఈ జ్ఞానం సంపాదించాలి. అట్లా ఈ జ్ఞానాలను గురించి చెప్పి ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి. ఈ జ్ఞానముల ద్వారా తెలుసుకోదగినటువంటి పదార్థం యత్ ఏది ఉన్నదో తత్ ప్రవక్ష్యామి, దాని గురించి నేను మీకు బాగా చెబుతున్నా అన్నారు. వక్ష్యామంటే చెబుతాను, బాగా చెబుతానంటే ప్రవక్ష్యామి ప్రబ్రవీమి, ఈ రెండు పదాలు వాడుతూ ఉంటాం. అయితే ఇది తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి అంటే, యజ్ఞాత్వ అమృతమశ్నుతే, దేని గురించి నేను నీకు ఇప్పుడు తెలుసుకోదగిన పదార్థం అని చెబుతున్నానో అది తెలుసుకుంటే నీకు అమృతం వస్తుంది. అంటే మృత్యువు నుండి తప్పుకుంటావు, నువ్వు చావు. చావు అంటే ఈ శరీరంలో ఉండి శరీరం నుండి విడిపోవటం అనేది చావు, అటువంటి స్థితి మళ్ళీ నీకు రాదు. అట్లా మృత్యుముఖం నుండి తప్పించుకోవడానికి ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకోదగిన పదార్థంగా చెబుతున్నాడు. ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆ తర్వాత అంటున్నాడు ఏంటయ్యా ఉత్తర, దాన్ని వర్ణిస్తున్నాడు. ఆ పరమతత్వం పరమాత్మ ఎట్లాంటిది అంటే జ్ఞేయం తెలుసుకోదగినది, ఈ చెప్పబడినటువంటి జ్ఞానముల ద్వారా తెలుసుకోదగినది. అది అనాదిమత్, అనాదిమత్ అని ఆదిమత్ అని ఈ పదాలు రెండు, ఆది కలిగిన దాన్ని ఆదిమత్ అంటాం, శక్తిమాన్ అంటాం చూడండి, శక్తి కలిగిన దాన్ని శక్తిమత్ అంటాం. ఈ మత్ అనేది కలిగినది అని అర్థం ఇస్తుంది. ఆదిమత్ అంటే ఆది కలిగింది, ఆదిమత్ కాని దాన్ని అనాదిమత్ అంట. దేనికి ఆది ఉండదో అది అనాది. ఆది అంటే కారణం, ఏ వస్తువులకు ముందుగా ఒక కారణం ఉండి దానివల్ల ఈ వస్తువు ఏర్పడుతుందో దాన్ని ఆది కలది ఆదిమత్ అంట. కుండకు ఆది అంటే కారణం మట్టి, నగలకు ఆది కారణం బంగారం, వస్త్రానికి ఆది తంతువులు దారాలు, అవి ఉంటేనే ఇది తయారవుతుంది, లేకపోతే ఆది కారణం అన్నమాట. అట్లా ఈ పరతత్వం పరమేశ్వర తత్వం ఉన్నదే, దానికి ఒక కారణం అంటూ ఏం లేదు, దేని నుండి అది తయారు కాలే. మరొక రకంగా చెబితే అందరికీ తెలిసినట్లు చెప్పుకోవాలి అంటే, బిడ్డలకు తల్లిదండ్రులు ఆది, వాళ్ళ నుండి వీళ్ళు వస్తారు కారణం అది. అట్లా భగవంతుడికి తల్లిదండ్రి ఎవరు లేరు, ఆయనకి నాథుడు ఎవరు లేడు, ఆయనే అందరికీ నాథుడు. అలాంటి తత్వం అన్నమాట అది అనాదిమత్. పరం అయితే అది చాలా, పరం అంటే సూక్ష్మమని గొప్పది అని రెండు అర్థాలు. ఆ పదార్థం అన్నిటికంటే సూక్ష్మమైంది, అన్నిటికంటే గొప్పది కూడా, అందుకనే దాన్ని బ్రహ్మ అంటారు. అనాదిమత్ పరం బ్రహ్మ. ఆ తర్వాత నత్తన్న అసదుచ్యతే, అయితే దాన్ని ఎట్లా చెప్పాలి, ఏ పేరుతో చెప్పాలి, నా సత్, దాన్ని సత్ అనడానికి వీల్లేదు, నా అసత్, అసత్ అనడానికి వీల్లేదు. సత్ అని మనం దేన్ని అంటామంటే ఈ ప్రపంచాన్నంతా సత్ అంటాం. స్థూల పదార్థాలకు సంస్కృతంలో సత్పదార్థములు అంటాం, ఇవి కనపడుతున్నాయి ఉన్నాయి కనుక వీటిని అన్నింటినీ సత్పదార్థములు అంటాం. అట్లా ఇది సత్పదార్థమా అంటే, ఒకప్పుడు సూక్ష్మంగా ఉండి స్థూలమైందా కాదు, అందుకని దీన్ని సత్ అనడానికి వీల్లే పోనీ, అందుకని అసత్ అందామా, అసత్ అంటే లేని వస్తువు. మరి భగవంతుడు లేని వస్తువు కాడు, అందుకని నా అసత్, అసత్ అని అనడానికి వీల్లే. నసత్తన్న అసదుచ్యతే. తర్వాత సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే. తర్వాత సర్వం ఆవృత్య తిష్ఠతి. ఇది కృష్ణుడు చెబుతున్నాడు, దాన్ని వర్ణిస్తున్నాడు. పర పదార్థం ఎటువంటిది అంటే సర్వత పాణిపాదం. ఆ పదార్థం ఎటువంటిది అంటే దానికి పాణి పాదము అంతటా ఉన్నాయట. పాణి అంటే చెయ్యి, పాదం అంటే కాలు, సర్వత అంటే అంతటా, అంతటా దానికి కాళ్ళు ఉన్నాయి, దానికి చేతులు ఉన్నాయన్న. తర్వాత సర్వతో అక్షీశిరో ముఖం, సర్వత అంటే అంతటా, అక్షి అంటే కన్నులు ఉన్నాయి. ఆ తర్వాత శిర, తర్వాత అంతటా అతనికి శిరస్సులు ఉన్నాయి ఆ పదార్థాన్ని. ఒక శిరస్సు కాదు, అంతటా ఉన్నాయి శిరస్సులు. అట్లాగే ముఖం, నోరు కూడా ఉంది అతను, అంతటా ఉంది నోరు. సర్వతో అక్షి శిరో ముఖం. ఆ తర్వాత సర్వత శృతిమత్, శృతి అంటే చెవి, అంతటా ఆయనకి చెవులు ఉన్నాయి ఆ పదార్థానికి. పైగా ఇదంతా ఇట్లా ఉన్నది, అంతటా ఉన్నది, అంతటా ఉన్నదని చెప్తే లాభమని ఒక మాటలో చెబుతున్నాడు. సర్వం ఆవృత్య తిష్టతి, అంతటినీ కప్పి ఉన్నాడు ఆ పదార్థం అని ఇది పరమేశ్వరుని వర్ణన. వేదాలలో వర్ణన అనుసరిస్తూ ఉంది కొంచెం. దీనికి సరి అయిన మంత్రం ఒకటి వేదంలో ఉంది, అంత చక్కగా లేదు ఇది. వేదంలో పురుష సూక్తం అనే సూక్తం అనేది మీరు దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మంత్రపుష్పం అని చెప్పి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం అని ఇట్లా మంత్రాలు చదువుతూ మీకు చేతిలో పూలిచి మళ్ళీ ఆ పువ్వులు మీరు స్వయంగా వేయడానికి లేదు, దేవుడి మీద మైలపడతాడు వాడు. మళ్ళీ పూజారి వచ్చి ఆ పువ్వులు తీసుకుపోయి వాడు వేస్తాడు. మంత్రపుష్పం అని మంత్రాలు చదివి పుష్పం, ఆ పుష్పంతో మంత్రాలు చేతిలో పట్టుకుని చదివితే మరి ఆ మంత్రం దానిలో దూరుతుందో ఏమవుతుందో తెలియదు. ఆ పుష్పాలు తీసుకువెళ్ళి దేవుడి మీద పెడితే అది మంత్రపుష్పం అంట. అప్పుడు చదివే శ్లోకాల మంత్రంలో మొదటి మంత్రం ఇది. దీని పురుష సూక్తం అని యజుర్వేదంలో ఉంది, అథర్వేదంలో కూడా ఉంది. ఇట్లాగే ఈ పురుష సూక్తంలో మొట్టమొదటి మంత్రం ఇది. ఆ మంత్రంలో పురుష పదం ఉంది. పురుషుడని పరమాత్ముడు బ్రహ్మాండం ఉన్నాయి, పురుణంలో ఉంటాడు కనుక ఆయనకు పురుషుడని పేరు. అందుకని ఈ బ్రహ్మాండంలో అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని వేదం వర్ణిస్తున్నది. ఏమని వర్ణిస్తుంది? సహస్ర శీర్ష పురుష. ఈ బ్రహ్మాండం అనేటువంటి పురంలో అంతటా ఉండేటువంటి ఆ పురుషుడు ఉన్నాడే, ఆయన సహర్ష శీర్ష సహస్ర శీర్ష. అంటే సహస్రం అంటే వేయన ఒక అర్థం, థౌజండ్. సహస్రం అంటే అనేకం, సంఖ్య లేదు దానికి. ఇంత సహస్ర శీర్ష అంటే అసంఖ్యమైనటువంటి శిరములు కలవాడు అని అర్థం చెబుతుంది ఆ మంత్రం చెబుతున్నాను. ఆయనకు అరశ అనేక శిరస్సులు ఉన్నాయని కాదు దీనికి అర్థం, శిరస్సులు కలవాడు అంటే. దానికి దయానంద మహర్షి చెబుతారు, చాలామంది పౌరాణికులు ఏమనుకుంటారంటే సహస్ర శీర్ష పురుష, ఆయనకు 1000 తలలు ఉన్నాయి, సహస్రాక్ష, అనేకం కనులు ఉన్నాయి, మరి ఎట్లాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, కాబట్టి భగవంతుడు అవయవాలు ఉన్నాయి, ఆయన భగవంతుడు సాకారుడు అని చెప్పే మహానుభావులు మనకు చాలామంది ఉన్నారు. నేను భగవంతుడు నిరాకారుడిని చెప్పి అటువంటి భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోవాలని చెబుతుంటే ఇక్కడ కలవకుంట ఏదో ఊరు ఉన్నది. కలవకుంటేనా? కలవకుంట అనేదో పేరు ఉన్నదనుకుంటా ఊరు. ఆ ఊళ్ళో ఇట్లాగే ప్రచారం చేస్తూ భగవంతుని చదువుతుంటే అక్కడ ఆచార్యుడు చదువుకున్నవాడు ఉన్నాడు, సంస్కృతం అది బాగా వచ్చు, పాపమైన వేదం ఈ సూక్తం కూడా చదువుకున్నాడు. ఈ సూక్తం మామూలుగా అందరికీ గుళ్ళలో చదువుకునే వాళ్ళకి అందరికీ వచ్చు. ఆయన అంటాడు, అయ్యా అయ్యా నాదో మనమే నాడు, ఏమిటా నా నేను, మీరు భగవంతుడు నిరాకారుడు అంటారు, వేదంలో ఆయనకి కళ్ళు కాళ్ళు ముక్కు చెవులు ఉన్నాయని వేదం చెబుతున్నది కదా అన్నాడు. ఎక్కడన్నా నేను సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమి విశ్వతో వృత్వ అత్యధిష్ట దశాంగులం అని చదివాడు. ఇంకోటైతే గాభరా పడేవాడే. నిజంగానే 1000 తలలు, 1000 కన్నులు, 1000 కాళ్ళు, 1000 కన్నులు, 1000 చెవులు ఉన్నాయని చెబుతున్నదే మంత్రం. కానీ సంస్కృతం వచ్చి ఉండాలి ఇటువంటి మంత్రాలకు అర్థం తెలుసుకోవడానికి. భగవంతుడికి కన్నులు కాళ్ళు ముక్కులు ఉంటే వ్యాపకుడు ఎట్లవుతాడు? ఎన్ని తలలన్నా పెట్టండి. ఇప్పుడు ఒక తల ఉన్నది, దాని ప్రక్కన ఇంకొక తల, ఇటుకొక తల, ఇంకా తలలు పెట్టండి. ఎంత పెట్టినా ఈ తలకు మధ్యలో సందు ఉంటుంది, అక్కడ దేవుడు ఉండడుగా. ఆ తలలే అయితే ఇప్పుడు నా తల నేను, నా తలలో నేనున్నా, ఈ వెలపలు లేను నేను, ఇంకొక తల అంటించితే ఈ మధ్యలో అంటించే చోట దేవుడు ఉండాలన్నా ఉండక్కర్లేదా? అట్లాగే కాళ్ళు చేతులు ఒకదానికొకటి ఎడ ఉంటుంది, ఈ మధ్యలో దేవుడు ఉంటాడా ఉండడా? అట్లా ఉంటే వ్యాపకడు ఎట్లవుతాడు? అందుకని విశ్వరూపం చూపించేటప్పుడు కూడా చాలా పెద్ద ఈ బొమ్మలు సినిమాలు చూపిస్తుంటారు కదా, చాలా తలలు తల చేతులు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తారు, అంత వెర్రితనం అది. అది విశ్వరూపం ఎట్లవుతుంది? ఆ తలల మధ్యలో ఖాళీ ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడా లేడా తెలియదు వాళ్ళకి. నోరు తెరుస్తాడు, నోరు తల మనకు ఆ మధ్యలో ఖాళీ కనపడుతుంటుంది, ఆ ఖాళీలో దేవుడు ఉన్నాడా లేడా? కింద పదవి పై పదవి దేవుడు విశ్వరూపం కదా అది, ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏం కావాలి? అట్లా అడిగితే ఈ భగవద్గీతలో ఉన్న విరాట్ పురుష వర్ణన అంతా అబద్ధంగా ఉంటుంది, అవైజ్ఞానికంగా ఉంటుంది, అది తెలియదు చాలామందికి. ఏదో గొప్పగా చూపిస్తే అంతటా ఉన్నాడని అనుకుంటారు వాళ్ళు పాపం. సహస్ర శీర్షాపురుష అనే పదానికి అర్థం ఏమిటి అంటే, సహస్రాన్ని అసంఖ్యా కాని శిరాంసి యస్మిన్, పరమేశ్వరులో అనేక ప్రాణులు ఉన్నాయి, ఈ ప్రాణులకందరికీ తలలు ఉన్నాయి, సీమలకి దోమలకి నల్లులకు, మరి ఏ ప్రపంచంలో ఎన్ని పెద్ద ప్రాణులు చిన్న ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులకి ప్రతి ప్రాణికి ఒక్కొక్క తల ఉంటుంది. అయితే ఈ తలలన్నీ ఎక్కడున్నాయి? భగవంతుని లోపల ఉన్నాయి. అందుకని భగవంతునిలో అనేక ప్రాణుల యొక్క తలలన్నీ ఉన్నాయని చెప్పడం దాని అర్థం కానీ భగవంతుడికి తలలు ఉన్నాయని చెప్పడం కాదు. సంస్కృతంలో దాన్ని అట్లా సహస్ర శీర్ష పురుష అనే పదానికి మనం పదచ్ఛేదం చేసి విడదీసి విగ్రహం చెప్పుకుంటే సమాసం విగ్రహం అంటారు. ఆ సమాసం విగ్రహం చేసేటప్పుడు సహస్రాని శీర్షాంసి శిరాంసి యస్య, ఎవనికి వేల కొలది శిరస్సులు ఉన్నవో అని చెప్పేది ఒక రకమైన గ్రహం. ఎవరిలో అనేక ప్రాణుల యొక్క అసంఖ్యాకములైనటువంటి శిరస్సులు ఉన్నాయో వాడు అంటే, శిరస్సులు వాడివి కాదు, వాడిలో ఉన్నాయి. అవి ఎవరివి అంటే ప్రాణులు అన్నీ, భగవంతుల్లోనే కదా ప్రాణులన్నీ ఉన్నాయి. అందుకని ప్రాణుల శిరస్సులన్నీ ఆయనలో ఉన్నాయి, ప్రాణుల చేతులన్నీ ఆయనలో ఉన్నాయి, ప్రాణుల కాళ్ళన్నీ అందులో ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం భగవంతుడు. అటువంటి వ్యాపకతత్వం అని చెప్పడానికి ఆ మంత్రం చెబితే ఆయనకి కాళ్ళు తలలు ఇవన్నీ వాడివేనని చెప్పడం మొదలుపెట్టారు. ఎంత చిక్కొచ్చిందో చూడు, కాళ్ళు చేతులు ఆయన అయ్యేటప్పటికీ ఎన్ని వేలున్నా ఎన్ని లక్షలున్నా వాటికి అవధి ఉంటుంది, అంత ఉంటుంది. అప్పుడు భగవంతుడు శాంతుడు అవుతాడు, అనంతుడు కావడానికి వీల్లేదు, అది శాశ్వతంగా ఉండటానికి వీల్లేదు, అది మరిచిపోతున్నారు చాలామంది. అందుకని సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష, అక్షములు అంటే ఇంద్రియములు, అసంఖ్యాకములైన ఇంద్రియములన్నీ భగవంతుల్లో ఉన్నాయి. అంటే ఆయనవి కావు, అన్ని ప్రాణుల ఇంద్రియములు ఆయనలో ఉన్నాయి. సహస్ర పాత్, పాత్ అంటే పాద, అసంఖ్యాకములైనటువంటి ప్రాణుల యొక్క పాదములన్నీ భగవంతుల్లో ఉన్నాయి. అట్లా చెప్పి చివరకు అది అతని అనుకుంటారేమోనని అన్నిటినీ ఆవృత్య తిష్టతి అంది, అన్నిటినీ ఆవరించి ఉన్నది. అత్యతిష్టత దశాంగులం, మన ఇంద్రియములు ఉన్నాయి 10 ఇంద్రియాలు, వాటికి వేటికి అందేది కాదు, అది కర్మేంద్రియాలకు లోబడేది కాదు. మనం భగవంతుడిని పట్టుకోలేము, చేతులతో కాళ్ళకు పరిగెత్తి పట్టుకోలేము. అట్లా ఈ కర్మేంద్రియములకు అందదు, అది జ్ఞానేంద్రియములు 5 ఉన్నాయి వాటికే అందదు. దశాంగులం అత్యతిష్టత, ప్రాణులకు ఉన్నటువంటి 10 ఇంద్రియముల చెను తెలుసుకోవడానికి వీలు కానిది, అది అది అతీంద్రియ పదార్థం అని ఈ వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఉన్న మంత్రాన్ని కృష్ణుడు మనసులో పెట్టుకుని ఇక్కడ ఒక శ్లోకం అర్జునుడికి చెబుతున్నాడు. ఏమిటి? సర్వతో అక్షి శిరోముఖ, అంతేనా మొదలు? మొదట సర్వత పాణిపాదం, సర్వతో అక్షి శిరోముఖం. సర్వత అంటే అంతటా, పాణిపాదం కాళ్ళు చేతులు కలవాడు. అంతటా కాళ్ళు చేతులు ఉన్నాయంటే ఈ దేవుడికే ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతున్నది. అలా కాకుండా సర్వత అంతటా ప్రాణుల యొక్క కాళ్ళు ఆ తర్వాత చేతులు ఎవరిలో ఉన్నాయో వాడు అని అర్థం చెప్పుకోవాలి. మనం మీకు కొంచెం తెలుగు భాషను గుర్తు చేస్తాను చూడండి. పీతాంబరుడు అంటాం, పీతాంబరుడు అనేది ఒక పదం. పీతం అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, గుడ్డ. పచ్చని వస్త్రం కట్టుకున్న వాడిని పీతాంబరుడు అంటాం. ఆ మనిషిని నడుస్తాడు వాడు, పీతము కాడు వస్త్రము కాడు, అవి రెండు కట్టుకున్నవాడిని, పచ్చని వస్త్రం కట్టుకున్నవాడు ఎవడో వాడు పీతాంబరుడు. ఈ పీతానికి వాడికి సంబంధం లేదు, అంబరానికి వాడికి సంబంధం లేదు, అంబరం వేరే పీతం వేరే, అవి రెండుని ధరించినటువంటి వాడిని పీతాంబరుడు అంటారు. ఈ పీతాంబరుడు అనే పదం విష్ణువుకు పేరు, మామూలుగా లౌకిక సాహిత్యంలో ఆయన ఏదో పచ్చని గుడ్డ కట్టుకుంటాడని అనుకుంటారు వీళ్ళు. అసలు విష్ణువుకు గుడ్డ గోచే ఉంటుంది, అది వ్యాపక తత్వం. కానీ భాషలో పచ్చని వస్త్రములు కలవాడు పచ్చని వస్త్రం కంటే వేరైన వస్తువు అన్నమాట వాడు. పచ్చని వస్త్రమే అతడు కాడు. అట్లాగే అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక కాళ్ళు కలిగినటువంటి తత్వం పరమేశ్వరుడు అంటే ఆయనకు లేవు. ఆయనలో ఈ ప్రాణుల యొక్క శిరస్సులు, నేత్రములు, కన్నులు, పాదాలు ఇవన్నీ ఉన్నవి అని. సర్వతో అక్షి శిరోముఖం, అక్షి అంటే కన్నులు, కన్నులు అంతటా ఆయనలో ఉన్నాయి. ఆ తర్వాత శిరస్సు, తలలు, అవి అంతటా పరమేశ్వరుల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరివి? ప్రాణులేవన్నమాట. ప్రాణులన్నీ ఆయనలోనే ఉంటాయి కనుక వాళ్ళ శిరస్సులు, వాళ్ళ కన్నులు, వాళ్ళ పాదాలు, వాళ్ళ చేతులు ఇవన్నీ భగవంతునిలో ఉన్నాయి అని చెప్పడం. సర్వతో అక్షి శిరోముఖం. తర్వాత సర్వత శృతిమత్, శృతి అంటే చెవి. ఈ చెవులు అంతటా ఆయనలో ఉన్నాయి, అంటే ప్రాణుల చెవులు అంతటా ఉన్నాయి అన్నమాట ఆయనలో. సర్వం ఆవృత్య తిష్టతి. అందుకని చివరి ఈ మాట మనకు సందేహం లేకుండా అర్థం చెప్పుకోవడానికి వీలుగా, తనను తాను ఆవరించలేడు ఎవడు. ఆవరించడం అంటే కప్పి ఉండటం. ఇప్పుడు ఈ గుడ్డ నన్ను కప్పగలుగుతుంది, గుడ్డ తను తాను కప్పుకుంటుందే? నన్ను నేను కప్పుకోగలుగుతానా? నేను గుడ్డతో కప్పబడతా. అట్లాగే అన్ని కన్నులు, అన్ని అసంఖ్యాకములైన కన్నులు, పాదములు, కాళ్ళు ఇవన్నీ కలిగినటువంటి ఈ తత్వాలన్నింటినీ ఆవరించి పరమాత్మతత్వం ఉంటుంది. అంటే వీటన్నిటికంటే భిన్నమైంది, గొప్పది అని అర్థం వస్తుంది. అట్లా సర్వం ఆవృత్య తిష్టతి. తర్వాత అయితే తర్వాత ఇంకా చెబుతున్నాడు, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఈ పరమేశ్వరుల్లో సర్వేంద్రియ గుణాభాసం, సర్వ ఇంద్రియములు, మనకున్నటువంటి ఇంద్రియములన్నీ ఆయనకున్నట్లుగా తోస్తుంది మనకు. కానీ సర్వ ఇంద్రియ వివర్జితం, ఒక్క ఇంద్రియము లేదు ఆయనకి. కన్ను లేదు, కాలు లేదు, ముక్కు లేదు, చెవులు లేవు. ఇంద్రియములు మనకున్నాయి కానీ ఆయనకి లేవు. అయితే కన్ను, కాళ్ళు, ముక్కులు ఉన్నటువంటి వాళ్ళు ఏ పనులు చేయగలుగుతారో వాళ్ళందరూ కలిసి ఆ పనులు కన్ను, కాళ్ళు, ముక్కులు, చేతులు లేకుండా భగవంతుడు చేస్తారు. సర్వేంద్రియ గుణాభాసం, సమస్త ఇంద్రియముల యొక్క గుణములు అంటే శక్తులు. ఇంద్రియంలో కంటిలో చూచే శక్తి ఉన్నది, ముక్కులో వాసన చూచే శక్తి ఉన్నది, నాలుకలో రుచి చూచే శక్తి ఉన్నది. ఇవి వాటి గుణాలు అన్నమాట. ఈ ఇంద్రియ గుణములు అన్ని భగవంతుడిలో ఉన్నట్లుగా కనపడుతుంటాయి, కానీ ఇంద్రియాలు మాత్రం లేవు. సర్వ ఇంద్రియ వివర్జితం. అపాణి పాదో జవదో గ్రహీత పశ్యత్య చిక్షుస్య శృణోత్యకర్ణ. ఇది వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పిన మాటలు. ఆయనకు పాణి లేదు, పాదం లేదు, చెవులు లేవు, కన్ను లేవు, అన్ని చూస్తాడు, పురుగుడతాడు అని అట్లా వర్ధన. అట్లాగే దాన్ని ఇక్కడ గీతలో చెబుతున్నారు అవే మాటలు. ఇట్లా వేదంలో ఉన్న కొన్ని మాటలు తీసుకొచ్చి ఇందులో పెట్టి దీన్ని గొప్ప శాస్త్రం చేసేసారు. వేదాలు చదవనక్కర్లేదు, ఇది జరిగితే చాలన్నారు. ఇట్లా కొన్ని మాటలే ఉన్నాయి. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు ఇట్లా సరిగా లేవు. అన్ని వేదాల్లో ఉన్న మాటలు చెప్పేవి కావు. కొన్ని చెప్పించి బలపెట్టడానికి చేసిన పని ఇది. అందుకని నేను వీటిని వేరే మీకు వేరు వేరు చెప్పవలసి వస్తుంది. వేదాల్లో ఉన్నటువంటి విషయం ఇక్కడ భగవంతుల్లో ఉంది, ఈ భగవద్గీతలో ఉంది అని. అసక్తం సర్వభూతేషు. భూతం అంటే పదార్థం, సర్వభూతములు అంటే సమస్త పదార్థములు. పంచభూతాలకు కూడా భూతములని పేరు. ఇవన్నీ కూడా తయారు చేయబడిన వస్తువులు. ఆ భూతముల చేత తయారు చేయబడే వస్తువులు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా. ఈ సర్వభూతేషు అసక్తం, అన్నిటిలో ఉంటాడు కానీ వాటికి ఎవరికి తగులు అడడం, అంటబడడు వాటికి. అన్నిటిలో ఉండి వాటికి అంతకుండా ఉంటాడు. అసక్తం సర్వభూతేషు, సమస్త పదార్థములలోనూ లగ్నుడు కాకుండా అన్నిటిలోనూ ఉంటాడు. సర్వ అసక్తం సర్వభూతేషు నిర్గుణం సర్వభృత్యైవ. ఆ తర్వాత అన్నిటినీ తాను భరిస్తా, అన్నిటిలో ఉంటూ వాటికి అంటకుండా ఉండి అన్నిటిని తాను ధరించి ఉన్నాడు, అన్నిటినీ పోషించేవాడు. ఈ ప్రపంచ పదార్థాలన్నింటినీ కూడా తానే ధరించి ఉన్నాడు, అన్నిటినీ తానే పోషిస్తున్నాడు. ఆ తర్వాత భగవంతునికి నిర్గుణుడు అని పేరు. ఈ నిర్గుణుడు అనే పదం చాలా చిక్కైన పదం. నిర్గుణుడు అంటే భగవంతుల్లో ఏ గుణాలు లేవు అని అర్థం చెప్పుకుంటారు చాలామంది. అట్లా ఉండడానికి వీల్లేదు. అట్లా చెబితే చిక్కు వస్తుంది. మనం ఒక ఓపెన భగవంతుడిని ఆనంద స్వరూపుడు, ఆనందం ఉన్నది ఆయనలో అని చెబుతున్నాం. ఆనందం ఏమిటి? గుణమే కదా. ఆయన జ్ఞానస్వరూపుడు అంటున్నాం. జ్ఞానం గుణమే కదా, ఆయనలో వ్యాపకత్వం ఉన్నది, సర్వవ్యాపకుడు అంటున్నాం. వ్యాపకత్వం ఏమిటి, అది గుణమే కదా. ఇట్లా భగవంతుల్లో అనేక గుణాలు ఉన్నాయని మనం ఒక విప్పుని చెప్పుకుంటున్నాం. మరి నిర్గుణుడు అంటే అర్థం ఏమిటి, గుణములు లేనివాడని అర్థం. నిర్ధనుడు అంటే ఏమర్థం చెప్పుకుంటాం, ధనం లేనివాడిని నిర్ధనుడు అంటాం. అట్లాగే గుణములు లేనివాడిని నిర్గుణుడు అంటాం, గుణములు కలవాణ్ణి సగుణుడు అంట. మరి భగవంతుడిని ఇక్కడ నిర్గుణం అంటున్నా. నిర్గుణం అంటే గుణములు లేనివాడు. అయితే గుణములు లేకపోవడం అంటే ఏ గుణములు లేనివాడో అది మనం తెలుసుకోవాలి, బుద్ధిమంతుల పని. ప్రతి వస్తువులోనూ దానికి సంబంధించిన గుణాలు ఉంటాయి. ఒక వస్తువు గుణాలు ఇంకొక వస్తువులో ఉండవు, అన్ని గుణములు ఏ వస్తువులోనూ ఉండవు. ఇప్పుడు రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య, పరిమాణం ఇవన్నీ ఈ జడ పదార్థాలలో ఉండే గుణాలు. రూపం అంటే రంగు, ఇది అగ్నిలో ఉంటుంది, ఇంకా దేనిలోనూ ఉండదు. ఎందులో ఉంటే అక్కడ అగ్ని ఉంటేనే ఈ రూపం రంగు ఉంటుంది, లేకపోతే ఉండదు అన్నమాట. అట్లాగే రసం, రసం అంటే నీటి గుణం, అది నీళ్ళలోనే ఉంటుంది. వేరే వస్తువులో మనకు రసం కనపడదంటే నీరు అక్కడ ఉంటేనే రసం ఉంటుంది, లేకపోతే రసం అంటే రుచి అన్నమాట. అట్లాగే గంధం, గంధం అంటే వాసన, అది మట్టిలో ఉండే గుణమే. ఆ గంధం వాసన అనేది నీటిలో లేదు, వాయువులో లేదు, మరి అగ్నిలో లేదు, ఇంకా ఏ పదార్థంలోనూ లేదు. అట్లా ప్రతి వస్తువుకు దాని గుణాలు దానిలో ఉంటాయి, ఇతర వస్తువు గుణాలు దానిలో ఉండవు. ఇది అసలు మనకు వైజ్ఞానికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. పదార్థం అన్న తర్వాత గుణములు లేకుండా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రపంచ మూల పదార్థాలు మూడని మనం చెప్పుకుంటూ వస్తున్నాం, దేవుడు, జీవులు, ప్రకృతి, ఇవి మూడు పదార్థాలే. అయినప్పుడు మూటికి గుణాలు ఉండాలి, గుణం లేని వస్తువు అంటూ ఉండదు. అసలు ఏ వస్తువు ఉన్నా చూడండి, దానిలో ఏదో ఒక గుణం ఉంటుంది. అందువల్ల భగవంతుడు మరి పదార్థం కదా, నిర్గుణుడు అంటే అర్థం ఏమిటి, మరి గుణములు లేనివాడు అంటే అది వస్తువు కాకుండా పోయింది. గుణం లేకపోతే అసలు వస్తువుని మనం గుర్తించలేము. ఈ తెలుపు అనే గుణం దీనిలో ఉండబట్టి ఇది మన కంటికి కనపడుతున్నది, తెలుపు లేకపోతే కంటికి కనపడదు. అందుకని నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు, ఏ గుణములు లేనివాడు, తన గుణములు లేనివాడు కాదు. జీవగుణములు, ప్రకృతి గుణాలు పరమేశ్వరుల్లో ఉండవు, తన గుణాలు మాత్రం ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా పూర్ణ జ్ఞానం, పూర్ణ సుఖం, ఆనందం అంటాం, వ్యాపకత్వం, సృష్టికర్తృత్వం, ఇలాంటి గుణాలు భగవంతుల్లో ఉంటాయి, అవి ఆయన గుణాలు. ఇంకా గుణాలు లేనివి ఎవరివి, జీవుని గుణాలు ఆయనలో ఉండవు. జీవుల్లో ఉండే గుణాలు ఏమిటో మీకు తెలుసు కదా, రాగం, ద్వేషం, ఈర్ష్య, మదం, అసూయ, లోభం, అల్పజ్ఞత, ఇలాంటి దుర్గుణాలన్నీ ఉన్నాయి, ఇవి భగవంతుల్లో ఉండవు. అందుకని గుణములు లేనివాడు అన్నమాట అక్కడ అర్థం. అట్లాగే ఈ ప్రాకృతిక పదార్థాలు ఉన్నాయి, రూపం, రసం, గంధం, పంచభూతాల్లో ఉండే ఈ గుణాలు, అవి భగవంతుల్లో లేవు, అవి జడ పదార్థాల్లో ఉండే గుణాలు. అందుకని నిర్గుణుడు అనే పదానికి అర్థం భగవంతుడు ప్రాకృతిక గుణములు, సత్వరజస్తమ గుణములు కానీ, ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం ఇదివరకు, ఆ గుణములు కానీ, లేకపోతే రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య మొదలైనటువంటి ఈ గుణాలు కానీ, ఇవి భగవంతుల్లో లేవు, అవి ప్రపంచ పదార్థాల్లో ఉన్నాయి. అట్లాగే జీవునిలో ఉండేటువంటి గుణం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, సుఖం, దుఃఖం, ఇవి జీవుని గుణాలు. అట్లాగే ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఈ మొదలైనటువంటివి, ఇవి జీవుని గుణాలు, ఇవి భగవంతుల్లో ఉంటాం. అందుకని జీవగుణములు, ప్రకృతి గుణములు, జడ పదార్థాల్లో ఉండే గుణములు లేనివాడు కాబట్టి ఆయన నిర్గుణుడు. అయితే మరి సగుణుడు కూడా అంటే భగవంతుడు సగుణుడు అని కూడా చెప్పాడు. సగుణుడు ఎట్లాగయ్యా, గుణసహితుడు సగుణుడు అంటే ఏ గుణాలు ఉన్నాయి ఆయనలో, ఈ గుణాలు మాత్రం లేవు, జీవగుణాలు, ప్రకృతి గుణాలు. మరి ఎవరి గుణాలు ఉన్నాయి, తన గుణాలు ఉన్నాయి, ఆ గుణములు ఆనందము, వ్యాపకత్వం మొదలైనటువంటివి గుణాలు. ఆ విధంగా తనలో ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానం, ఆనందం, వ్యాపకత, జగత్కర్తృత్వం, జగత్ పోషకత్వం, జగత్తును పోషించడం, దాన్ని చేయటం, ఇలాంటి గుణాలు ఇవన్నీ భగవంతుల్లో ఉన్నాయి. ఆ గుణములతో అతడు సగుణుడు. అందుకని భగవంతుణ్ణి సగుణుడు అని చెబుతాం, నిర్గుణుడు అని కూడా చెబుతాం. కేవలం సగుణుడు కాదు, కేవలం నిర్గుణుడు కాదు. అంటే గుత్తుగా గుణములు లేకుండా పోలేదు. సమస్త గుణములు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయనలో ఉన్నాయంటే అవి లేవు. అట్లా ఈ సగుణ నిర్గుణ శబ్దాలకు అర్థం చెప్పాలి. దయానందుడు ఒక్కడే ఇట్లా అర్థం చెప్పగలిగాడు. తక్కిన పౌరాణికులకి ఈ అర్థం తెలియదు. భగవంతుడు ఏమయ్యా సగుణుడా నిర్గుణుడా అంటే ఆ సగుణుడు నిర్గుణుడు రెండు అంట. ఎట్లా? సగుణుడు అంటే గుణములు కలవాడు, నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు కదా. ఏ భగవంతునికి ఈ విరోధాభాసాలంకారం ఇవన్నీ వర్తించవు. ఆయన గుణాలు ఉన్నాయి, గుణములు లేవు అని రెండు చెప్పవచ్చునంట. అంతేగాని ఇది సరి అయిన సమాధానం కాదు. లోకంలో సమస్త పదార్థాలు సగుణములు నిర్గుణములు. ఏ వస్తువు అన్నది తీసుకోండి, భూమి ఉన్నది తన గుణములతో సగుణం. జలము వాయువు మరి అగ్ని వీటి గుణాలు భూమిలో ఉండవు, మట్టిలో. అందుకని ఇది నిర్గుణం. అట్లా భూమి సగుణం నిర్గుణం రెండు రకాలుగా చెప్పవచ్చు, జలం సగుణం నిర్గుణం రెండు రకాలుగా చెప్పవచ్చు. ప్రతి పదార్థాన్ని తన గుణములతో సగుణమని, ఇతర గుణములు లేనందువల్ల అది నిర్గుణమని చెప్పడానికి వీలు వచ్చింది. ఇది ఒక విలక్షణమైనటువంటి విషయం. భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడు ఇది చెప్పుకోవాలి. సగుణ నిర్గుణ శబ్దములతో భగవంతుణ్ణి వేదం చెబుతుంది, భగవంతుడు సగుణుడు నిర్గుణుడు. కానీ ఒక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అది ముఖ్యంగా పౌరాణికులు గుర్తు, వాళ్ళకి తెలియదు పాపం. భగవంతుడు సగుణుడు అంటే గోములు కలవాడు కాబట్టి సగుణుడు అని మనం చెబుతాం. మేము ఒప్పుకుంటాం భగవంతుణ్ణి సగుణుడు అని, అందుకనే మేము విగ్రహారాధన చేస్తున్నామంట. విగ్రహారాధనలో విగ్రహంలో గుణాలు ఉన్నమాట నిజమే. అది విగ్రహ గుణాలు, భగవంతుని గుణాలుగా. విగ్రహానికి ఏం గుణాలు ఉంటాయి? అడుగుతో ఇంత లావు, దానికి పోతే నల్ల నల్ల రాతితో చేస్తే నలుపు రంగు, తెల్ల రాతితో చేస్తే తెలుపు రంగు, సలవరాతితో చేస్తే ఇంకా